18 నాదికల గారడియా గాధీ భగవన్ ఆనాబోయ జీవితం గురించి, ఈని సంసారమాయని గురించి ఆలోచించి ఆలోచించి నాకు మతిపోతోంది. కనుక దేవా, నువ్వే ఏదో ఒకటి తేల్చి చెప్పు, చెప్పి బుడుంగున వెళ్ళిపోకు. నా మహామోహం తొలగిపోయేదాకా ఇక్కడే ఉండి నన్ను ఒక మంచి మార్గంలో పెట్టి వెళ్ళు. శ్రీహరి బ్రహ్మర్షి, జాగ్రత్తగా విను. ఈ ప్రపంచం అంతా మాయానే గారడి చేసే ఆర్భాటమే తప్ప మరొకటి కాదు. ఈ గారడి మొత్తానికి మూల కారణం ఒకే ఒకటి ఉంది, అది నీ ఆత్మతత్వాన్ని నువ్వు మరచిపోవటమే. ఈ స్వాత్మతత్వ విస్మృతి వల్లనే నీకు భూతమండల వాసులకి, కీరరాజ్యవాసులకి ఏవేవో దృశ్యాలు కనిపించాయి. అసలు రహస్యం చెబుతాను విను. ఒకప్పుడు భూత మండల కుగ్రామంలో కటంజుడనే బోయవాడు పుట్టాడు. వాడే కీరదేశపు రాజయ్యాడు. వాడే నిప్పులో దూకి మరణించాడు. వాడి జీవిత చరిత్రే స్నానం కోసం చెరువులోకి దిగిన నీ మనస్సులో ప్రతిఫలించింది. దృష్టానుభూతమప్యర్థం కదాచిద్విస్మరత్యలం కదాచిదప్యదృష్టంతో చేతః పశ్యతి దృష్టవత్ సర్గ 49 శ్లో 31. గాధీ తాను ఒకప్పుడు స్వయంగా విన్న విషయాలను, చూసిన విషయాలను, అనుభవించిన విషయాలను గూడా ఈ మనస్సు పూర్తిగా మరచిపోతుంది. చిత్రమేమిటంటే ఒక్కొక్కప్పుడు అసలే చూడని వాటిని కూడా ఇదివరకు ఎప్పుడో చూసిన వాటిల్లాగా చూపిస్తుంది మనస్సు. ఒక త్రికాలజ్ఞాన సంపన్నుడైన యోగి ఒకానొక భవిష్యత్కాల సంఘటన పరంపరను తన యోగ దృష్టితో దర్శిస్తున్నాడనుకో. ఆ పరంపరలో పై సన్నివేశాన్ని చూసినట్లు ఒకదాని వెనుక ఒకటి సన్నివేశం. ఆయ్సర్వ్ 55. అతనికి భూతకాల సన్నివేశం లాగానే కనిపిస్తుంది. ఆ మొత్తం కలిపి భవిష్యత్కాల సన్నివేశమే అయినా అందులో ఇది భూతకాల సన్నివేశం కనుక ఆ యోగికి అది ఆ సమయంలో భూతకాల సన్నివేశంగా కనిపిస్తుంది. అలాగే భ్రాంతిమే దృష్టి కలవాడికి ఒక్కొక్కప్పుడు భూతకాల వృత్తాంతం వర్తమాన కాల సన్నివేశం లాగా గోచరిస్తుంది. కటంజుడి కథ విషయంలో నీకు జరిగింది అదే. కథ వట్టిగా కనిపిస్తే పెద్ద చిక్కు లేదు. అందులో మునిగిపోయావు నువ్వు. నీ ఆత్మతత్వమేమిటో నీకు తెలియకపోవటమే దానికి కారణం. ఆత్మతత్వ జ్ఞానం కలవాడు ఏ పదార్థంతోనూ నేననే తాదాత్మ్యాన్ని పొందనే పొందడు. నాదనే మమకార బంధం కూడా పెట్టుకోడు. ఆత్మతత్వజ్ఞానం లేనివాడు జడమైన దేహంతో తాదాత్మ్యం పెట్టుకుంటున్నాడు. జడాలైన ఇళ్లమీద, పొలాలమీద మమకారం పెంచుకుంటున్నాడు. తను కానిదానిమీద తను అనే కల్పన చేసుకునే దుర్బుద్ధి ఉన్నవాడికి ఫలానా వస్తువు మీద మాత్రమే తాదాత్మ్య బుద్ధి పెట్టుకోవాలి. ఫలానా దానిమీద పెట్టుకోరాదు అనే నియమం ఎవడు పెట్టగలడు? పిచ్చివాడి చేతిలో రాయిలాగా అది ఇప్పటి ఈ దేహం మీద పట్టవచ్చు, మరొకప్పటి మరో దేహం మీద పట్టవచ్చు. నీ విషయంలో నీ మనస్సు కటంజుడి చరిత్రను మనస్సులో స్మరించడంతో పాటు వాడి శరీరంతో తాదాత్మ్యం కూడా నీకు అంటగట్టింది. దానితో పాటు వాడి భార్యాపుత్ర క్షేత్రాదుల మీద ఇవి నావి, ఇవి నావి అనే మమకార బుద్ధిని కట్టబెట్టింది. ఆ చరిత్ర స్మరణ ఈ అహంకార మమకార బంధాల అల్లిక రెండూ ఒకేసారి రాబట్టి నువ్వు కటంజుడి చరిత్రను బయటవాడి చరిత్రగా కాక నీ సొంత చరిత్రగా స్మరించటం ప్రారంభించావు. ఈ స్మృతి భ్రంశం మొత్తానికి కారణం నువ్వెవరో నీకు తెలియకపోవటమే. గాధీ దేవా, ఆత్మతత్వజుడికి ఇలాంటి భ్రాంతి జన్యమైన అనుభూతి కలగనే కలగదా? శ్రీహరి సర్వమేవాహమేవేతి తత్వజ్ఞో నావసీదతి న దృష్ణోతి పదార్థేషు విభాగానర్థభావనం తేనాసౌ భ్రమయోగేషు సుఖదుహఖ విలాసిషు న నిమజ్జతి మగ్నోపి తుంబి పాత్రమివాంభసి సర్గ 49 శ్లో 35 36. గాధీ, ఆత్మతత్వజ్ఞుడు అంటే ఎవరు? ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థము నేనే అనే తత్వం ఎవడికి అనుభవ సిద్ధంగా ఉందో వాడే ఆత్మజ్ఞుడు. వాడికి అలాంటి జ్ఞానం ఉంటుంది గనుక వాడు ఈ పదార్థాలలో కొన్ని నేనని, కొన్ని నావని, కొన్ని నావి కావని ఈ రకమైన అనర్థకరమైన సుఖదుహక సంక్షోభకరమైన విభాగంలో పడడు. అంటే వాడు సంసారంలో మునగడు. ప్రపంచంలోని కొద్ది భాగంతో, అంటే ఏ చిన్ని దేహంతోనో మనసుతోనో తాదాత్మ్య భావనను పెట్టుకున్నవాణ్ణి పరిచ్ఛిన్న అహంభావి అంటారు. అలాంటి పరిచ్ఛిన్న అహంభావమే జీవుడ్డి ముంచుతుంది. ఈ ప్రపంచంలోని ప్రతి పదార్థము నేనే అనే భావన కూడా ఒక అహంకార భావనే. దీనిని సర్వాహంభావమని, అఖండ అహంభావమని, అపరిచ్ఛిన్న అహంభావమని పిలుస్తారు. ఇలాంటి పరిపూర్ణ అహంభావం ఉన్నవాడు సంసార భ్రాంతిలో మునగడు, కాని మునిగినట్టు కనిపిస్తాడు. పెద్ద సొరకాయ బుగ్గెను నీటిలో వేసి దానిమీద ఒక కుర్రవాడు కూర్చున్నాడనుకో, అప్పుడు ఆ బుర్ర మునిగినట్టు కనిపిస్తుంది. ఆసర్వ్ 56. గాని ఆ కుర్రవాణ్ణి మునగనీయదు. ఎవడైతే సర్వాహంభావనా స్థాయిని కూడా దాటిపోయి ప్రపంచాతీతమైన చిదాత్మతో తాదాత్మ్య స్థితిని అందుకుంటాడో వాడు సంసారంలో మునిగినట్లు కనిపించడం కూడా ఉండదు. తత్వజ్ఞానుల పరిస్థితి ఇలా ఉంటుంది. గాధీ దేవా, మరి నా పరిస్థితి ఏమిటి? శ్రీహరి, నువ్వు ఇటు పూర్తిగా సంసారివి కావు, అటు పూర్తిగా జ్ఞానివిగావు, మధ్యలో ఊగిసలాడుతున్నవాడివి. పూర్వజన్మల వాసనలు నీ మనస్సును ఆక్రమించుకొని ఉన్నాయి, అయినా నువ్వు వాటికి లొంగిపోలేదు. పెద్ద జబ్బు చేసి ఇప్పుడిప్పుడే వ్యాధి తగ్గుముఖం పట్టి వ్యాధి ఇంకా మిగిలి ఉన్నవాడిలాగా ఉంది నీ పరిస్థితి. ఎంతో కొంత జ్ఞానం ఉంది, కాని అది పరిపూర్ణంగా లేకపోవటం వల్ల మనోభ్రాంతులు వచ్చి మీద పడుతుంటే ఆపుకోలేకపోతున్నావు. ఇంటి కప్పును బాగు చేయించటం చేతకానివాడు వాన బాధను తప్పించుకోలేకపోతున్నట్లుగా ఉంది నీ పరిస్థితి. వేసవికాలంలో ఓ పొడుగాటి మనిషి ఎండకి తట్టుకోలేక ఒక పొట్టి చెట్టు దగ్గరకు వెళ్లాడు. వాడికి ఆ చెట్టు నీడ దక్కకపోగా వాడి నీడే ఆ చెట్టును ఆక్రమించేసింది. అలాగే నిన్నాశ్రయించిన మనస్సు నీకంటే పెద్దదై దానిలో పుట్టే ఆలోచనలు నిన్నే కమ్మేస్తున్నాయి. గాధీ, ఈ మాయ ఒక చక్రం వంటిది. అది ఎప్పుడూ గెరగిరా తిరుగుతూ ఉంటుంది. చక్రం ఎప్పుడూ తన బొడ్డు చుట్టూ మాత్రమే తిరుగుతుంటుంది. ఈ మాయా చక్రానికి బొడ్డు నీ మనస్సే. బొడ్డును గట్టిగా పట్టుకుంటే చక్రం ఆగిపోతుంది. అలాగే నీ మనస్సును గట్టిగా పట్టుకుని నిలబెడితే మాయ మాయమైపోతుంది. గాధీ దేవా, దానికి ఉపాయం ఏమిటి? శ్రీహరి, తపస్సే ఉపాయం. బాధపడకు, ధైర్యంగా నిలబడు. ఇదే కొండ గుహలో 10 సంవత్సరాలు అఖండ తపస్సు చెయ్యి, నీకు అనంతమైన జ్ఞానం లభిస్తుంది. ఇలా చెప్పి శ్రీహరి అంతర్ధానమైపోయాడు. శిశిర ఋతువు వచ్చేసరికి చెట్టులో రసాలు తగ్గిపోయినట్టుగా శ్రీహరి అనుగ్రహం వచ్చేసరికి గాధిలో సంకల్పరసాలు తగ్గిపోయాయి. అతను వైరాగ్య పరిపూర్ణ హృదయుడై కొండగుహలోకి ప్రవేశించి చిత్త నిరోధ విధానాన్ని ఆశ్రయించి సమస్త సంకల్పాలను పరిత్యజించి 10 ఏళ్లపాటు అఖండ తపస్సు చేశాడు. దానివల్ల అతనికి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం లభించింది, స్వాత్మతత్వానుభూతి లభించింది. అప్పటినుంచి జీవన్ముక్తుడై ప్రశాంతుడై జీవితశేషం గడిపాడు. వశిష్ఠుడు, రామ, విన్నావుగదా గాధీ వృత్తాంతం. పరమాత్మను ఆశ్రయించుకుని ఉన్న ఈ మాయ ఎంత ఎగుడు దిగుడుదో, ఎంతగా ఊహకందనిదో, ఎంత విస్తారమైనదో తెలిసిందిగదా. అందుకనే నేను మళ్లీ మళ్లీ చెబుతున్నాను, ఈ మాయ చాలా చెడ్డది. కాని ఏకాగ్ర చిత్తులను ఇది ఏమీ చేయలేదు. ఏకాగ్రత తప్పిన భ్రాంత చిత్తులను మాత్రం ఇది ఎప్పుడూ సంకటాలలోకి తోసి వేస్తూనే ఉంటుంది. రాముడు, గురుదేవా, ఈ మాయా చక్రభ్రమణాన్ని ఆపేదెలా? ఈ ప్రశ్నే పూర్వం గాధి కూడా అడిగాడు. తపస్సు చేయమన్నాడు శ్రీహరి, కాని ఈ చక్రం మహావేగంతో గిరగిరా తిరుగుతూ ఉంటే, దానికి తగిలిన ప్రతి అవయవము ముక్కలు ముక్కలైపోతూ ఉంటే దాన్ని ఆపటం ఎలా? ఆసర్వ్ 57.